నవరి గజలు ఎత్తు గొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు గని పాగోలు అబో అబో అబో అబో బేడ పరక టిక్కి బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ గుత్తుగుంది గమ్మత్తుగుంది కోరిక గసి కొట్లాడుతానంది కొట్టుకొచ్చి నీ వాళ్ళు చూపు కందిరీగై కాటస్తుంది ఓ పిల్లని కిళ్ళి బాగున్నదే ఓ పిల్లని కిళ్ళి బాగున్నదే కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నవిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ ఆకుపాకు చితలపాకు డాము డూము గయా ఉస్కలికల లాలు చట దేఖనికల గయా ఆడుబిడ్డ ఆడు అయ్యముంగి తాడు డప్పులిస్తాడు ఆడు ఆడు ఆడు ఆడు ఆడు ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు ఏడు వస్తే ఎవడుంటాడే నీకు తోడు అయ్యో ఆడు ఆడు చిందులాడు ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు ఏడు వస్తే ఎవడుంటాడే నీకు తోడు ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు ఆడు చిందులాడు ఆడు చిందులాడు